భస్మ జాబాల ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం యత్సా మే జ్ఞానకాలాగ్నిస్వాతిరిక్తాస్థితాభ్రమం కరోతి భస్మ నేహశేషం తద్బ్రహ్మేవాస్మి కేవలం. ఉపనిషత్ పరిచయ శ్లోకము యత్సా మే జ్ఞానకాలాగ్ని స్వ అతిరిక్త ఆస్థితాభ్రమం స్వస్వరూపము కంటే వేరుగా ఏదో జగత్ ఉనికి ఉన్నది అనే భ్రమను కాలాగ్నిలో. కరోతి భస్మ నిశేషం తద్బ్రహ్మ ఏవ అస్మి కేవలం నిశేషముగా భస్మము చేసి భేదదృష్టి తొలగించి అంతటా సమదృష్టిని కలుగచేయు. ఏ జ్ఞానము కలదో ఆ శుద్ధైక జ్ఞానరూపమైన కేవల బ్రహ్మమే నేను. సామ్య జ్ఞానము అనగా బ్రాహ్మీదృష్టి సమభావన. ఈ భస్మ జాబాల ఉపనిషత్ అధ్యయనం చేయువాని దృష్టిలో త్రిపుటి ఈశ్వర జీవ జగత్ ఏకత్వము నిశ్చయము అగుచున్నది. పూజా సమయమందు సామ్యజ్ఞానము సూచించే భస్మము విభూతి ధరిస్తూ ఈ సర్వసమత్వభావము మననము చేయవలెను. ప్రథమ అధ్యాయము భస్మతత్వము. హరేహ ఓం అథ జాబాలో భుసుండః కైలాసశిఖరావాసమోంకారస్వరూపిణం మహాదేవమార్ధకూతశేఖరం సోమసూర్యాగ్నినయనమనంతేంద్ర విప్రభం వ్యాఘ్రచర్మాంబరధరం మూగహస్తం భస్మోద్ధూలిత విగ్రహం తిర్యక్త్రిపుండ్రరేఖా విరాజమాన బాలప్రదేశం స్మితసంపూర్ణ పంచవిధ పంచాననం వీరాసనారుడ్మప్రమేయమనాద్యనంతం నిష్కలం నిర్గుణం శాంతం నిరంజనమనామయం హుంఫట్కుర్వాణం శివనామాన్యని సముచ్చరంతం హిరణ్యబాహుం హిరణ్యరూపం హిరణ్యవణం హిరణ్యనిధమద్వైతం చతుర్థం బ్రహ్మవిష్ణురుద్రాతీతమేకమాశాస్యం 1.1 ఈశ్వరస్తుతి. ఓం అథ జాబాలో భూసుండః కైలాసశిఖర ఆవాసం ఓంకారస్వరూపిణం మహాదేవం ఉమార్ధకృతశేఖరం సోమసూర్యమగ్ని నయనం జబాల ఋషి వంశస్థుడైన భుసుండ మహర్షి జాబాలుడు కైలాసశిఖర ఆవాసుడు ఓంకారస్వరూపుడు ఉమాసహితుడై అర్ధచంద్రాధారుడై త్రినేత్రుడైన సోమ సూర్య అగ్నులను నేత్రములుగా కలిగిన మహాదేవుని అనంత ఇందు రవిప్రభం వ్యాఘ్రచర్మ అంబరధరం ముగహస్తం భస్మధూళిత విగ్రహం అనంతమైన చంద్ర సూర్య కాంతితో ప్రకాశిస్తున్నవాడు పులిచర్మము ధరించినవాడు మృగహస్తుడు భస్మధూళిత విగ్రహుడు తిర్యక్ త్రిపుండ్రరేఖా విరాజమాన ఫాలప్రదేశం నుదుటియందు అడ్డముగా మూడు రేఖలతో ప్రకాశించువాడు జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థాత్రయమును లీలగా వెలిగింపచేయువాడు స్మిత సంపూర్ణ పంచవిధ పంచాననం చిరునవ్వుతో సంపూర్ణముగా 5 సృష్టి స్థితి తిరోభావ అనుగ్రహ లయ విధములైన 5 సద్యోజాత వామదేవ తత్పురుష ఈశాన అఘోర ముఖములు కలిగినవాడు వీరాసన ఆరుఢం అప్రమేయం అనాద్యంతం నిష్కళం నిర్గుణం శాంతం నిరంజనం అనామయం హూం ఫట్కుర్వాణం వీరాసనము భంగమలో కూర్చున్నవాడు అప్రమేయుడు ఆది అంతములేనివాడు ఏ కళంకము అంటనివాడు ఏ గుణములకు బద్ధుడు కానివాడు ప్రశాంతుడు నిరంజనుడు ఏ కలత చెందనివాడు హూం ఫట్ చేయువాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము దోహకములను తొలగించువాడు శివనామాని అనిశం ఉచ్చరంతం శుభసూచకముగా శివనామములు నిరంతరం ఉచ్చరిస్తూ ఉండువాడు హిరణ్యబాహుం హిరణ్యరూపం హిరణ్యవర్ణం హిరణ్యనిధిం హిరణ్యబాహుడు హిరణ్యరూపుడు హిరణ్యవర్ణుడు తానే భక్తులకు హిరణ్యనిధి వంటివాడు అద్వైతం చతుర్థం బ్రహ్మవిష్ణురుద్ర అతీతం ఏకం అశాస్యం అద్వైత తత్వస్వరూపుడు జాగృత్ స్వప్న సుషుప్తి మూడు స్థితులకు సాక్షి అయిన 4వదైన తురియస్వరూపుడు బ్రహ్మవిష్ణురుద్రులకు సృష్టిస్థితిలయములకు అతీతుడు కేవల ఏకస్వరూపుడు శాసింపబడనివాడు భగవంతం శివం ప్రణమ్య ముహుర్ముహురభ్యర్చ్య శ్రీఫలదలెస్తేన భస్మనా చ నతోత్తమాంగః కృతాంజలిపుటః పప్రచ్ఛాధీ భగవన్వేదసరముద్ధృత్య త్రిపుండ్రవిధిం యస్మాదన్యానప్రేక్షమేవ మోక్షోపలబ్ధ్యః కిం భస్మనో ద్రవ్యం కాని స్థానాని మనవోప్యత్ర కే వా కతి వా తస్య ధారణం కే వాత్రాధికారిణః నియమస్తేషాం కో వా మామంతేవా సినమనుశాసే మోక్షమితి. 1.2 భస్మవిధి గూర్చి భుసుండుని పరిప్రశ్న. భగవంతం శివం ప్రణమ్య ముహుర్ముహుః అభ్యర్చ్య శ్రీఫలదలేహ భగవంతుడి అయిన శివుని ప్రణమిల్లి మరల మరల మారేడు పండ్లతోనూ ఆకులతోనూ. మారేడు రెమ్మకు 3 ఆకులు ఉంటాయి. అది త్రిపుటిని సూచిస్తున్నదని వాటి ఏకత్వమే శివుడు అని భావన చేస్తూ వాటితో ఆరాధించవలెను. త్రిపుటీశ్వర జీవ జగత్ జ్ఞాత జ్ఞానం జ్ఞేయం ద్రష్ట దర్శనం దృశ్యము సృష్టి స్థితి లయము జాగ్రత్ స్వప్న సుషుప్తి మొదలుగునవి. తేన భస్మనా చనత ఉత్తమ అంగ కృతాంజలిపుట పప్రచ్ఛ అధీహి మయ్యు భస్మముతోను పూజించి సాష్టాంగ నమస్కారము చేసి దోసిలి ఉగ్గి వినయముతో భుసుండు ఇట్లు పరిప్రశ్నించెను భగవన్. వేదసారం ఉద్ధృత్య త్రిపుండ్ర విధిం భగవంతుడా, వేదసారమును ఉద్ధరించినట్టి త్రిపుండ్ర విధి సామ్యజ్ఞానము సూచించుచూ నుదుటిపై మూడు రేఖలు పెట్టుకునే భస్మము తయారు చేసుకునే విధి విధానము. యస్మాత్ అన్య నా అపేక్ష ఏవ మోక్ష అపలభ్యాహ, దేనిచేత ఇతరమైన అపేక్ష లేని కేవల మోక్షము కైవల్యము పొందబడునో అట్టి విధిని పూజా నియమమును చెప్పుము. కిం భస్మనో ద్రవ్యం కాని స్థానాని మనవో అపి అత్రకేవ కతివా, భస్మకు ద్రవ్యం ఏమీ స్థానములు ఏవి, ఆయా స్థానములందు మంత్రములు ఏవి, అవి ఎన్ని, తస్య ధారణే కేవ అత్ర అధికారినో, నియమ తేషాం కహవ, ఆ భస్మను ధరించువారికి ఉండవలసిన అధికారము అర్హత ఏమిటి, వారు పాటించవలసిన నియమములు ఏమి, మాం అంతేవాసినం అనుశాసయ మోక్షం ఇతి, శిష్యుడనైన నాకు మోక్షమార్గము ఉపదేశించుము. అథ సహోవాచ, భగవాన్ పరమేశ్వర పరమకారుణిక ప్రమథాన్సురానపి సోన్వీక్ష్య పూతం ప్రాతరుదయాద్గోమయం బ్రహ్మపర్ణే నిధాయ త్ర్యంబకమితి మంత్రేణ శోషయేత్ యేన కేనాపి తేజస తత్స్వగృహ్యుక్త మార్గేణ ప్రతిష్టాప్య వహ్నిన్ తత్ర తద్గోమయ ద్రవ్యం నిధాయ సోమాయ స్వాహేతి మంత్రేణ తతస్థిలబ్రీహిభి సాజయజ్జుహుయాత్ అయం తేనాష్టోత్తరసహస్రం సాధమేతద్వా తత్రాజ్యస్య పర్ణమయి జుహుర్భవతి తేనన పాపం శృణోతి తద్గోమమంత్రస్యంబకమిత్యేవ అంతే స్విష్టకృత్పూర్ణాహుతిస్తేనే వస్తుదిక్షు బలిప్రదానం. తద్భస్మ గాయత్ర్యా సంప్రోక్ష్య తద్ధైమే రాజతే తామ్రే మృణ్మయే వా పాత్రే నిధాయ రుద్రమంత్రయః పునరభిక్ష్య శుద్ధదేశే సంస్థాపయేత్ తతో భోజయే బ్రాహ్మణాన్ తతః స్వయం పూతో భవతి మానస్తోక ఇతి సద్యో జాతమిత్యాది పంచబ్రహ్మమంత్రై భస్మ సంగృహ్యాగ్నిరితి భస్మ వాయురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ దేవా భస్మ ఋషియో భస్మ సర్వం హవా ఏతదిదం భస్మ పూతం పావనం నమామి. రేఫరెన్స్ నోట్: ఈ ఉపనిషత్తులో ఉటంకించబడిన అగ్నిహోమమునకు సంబంధించిన మంత్రములు వేదవాంగ్మయములో, విరాజహోమ మంత్రములు మరియు వ్యాహృతి హోమ మంత్రములు అన్న పేర్లతో ఉన్నవి. 1.3 భస్మ వర్ణన. అథ సహ ఉవాచ, భగవాన్ పరమేశ్వరః పరమకారుణికః అప్పుడు పరమకరుణాస్వరూపుడు భగవంతుడు అయిన పరమేశ్వరుడు ఇలా చెప్పెను. ప్రమథాన్ సురాన్ అపి సహాను ఈక్ష్యపూతం భేదదృష్టిని తొలగించే సామ్యజ్ఞాన భస్మను సంపాదించదలచినవాడు ప్రమథగణాలను మయ్యు దేవతలను అంతరంగములో తలచుకొని శుద్ధుడై ప్రాతః ఉదయాత్ గోమయం బ్రహ్మపర్ణే నిధాయ తెల్లవారు ఝామునే గోమయమును పవిత్రమైన ఆవు పేడను బ్రహ్మపణమునందు పలాస మోదుగ చెట్టు ఆకులో ఉంచి త్రయంబకం ఇతి మంత్రేణ శోషయేత్యేనకేన అపి తేజస త్రయంబకం అనే మంత్రమును ఉచ్చరిస్తూ ఏదో ఒక వహ్నిలో ఎండింపచేసి తత్స్వగృహ యుక్తమార్గేణ ప్రతిష్టాప్య వహ్నిం తన స్వగృహములో అనుకూలమైన విధంగా ఆ అగ్నిని ప్రతిష్ఠ చేసి తత్ర తద్గోమయ ద్రవ్యం నిధాయ అక్కడ ఆ గోమయ ద్రవ్యము ఉంచి సోమాయ స్వాహ ఇతి మంత్రేణ సోమాయ స్వాహ అనే మంత్రముతో తతః తిలవ్రీహిభ్యః సహ అజయః జుహ్య అయం తేన అష్టోత్తర సహస్రం నువ్వులతోనూ నెయ్యితోనూ కలిపి తర్పణము చేస్తూ ఈ మంత్రముతో 1008 సార్లు స అర్ధం ఏతత్వా తత్ర ఆజస్య పర్ణమయీ జుహుహ భవతి లేదా అందులో సగం 504 సార్లు కాని ఆకులో నెయ్యితో ముంచి హోమములో తర్పణము చెయ్యవలెను. తేనెన పాపం శృణోతి ఆ విధంగా చెయ్యగా అతడు పాపము వినడు. తత్హోమమంత్రః త్రయంబకం ఇతి ఏవ దానికి త్రయంబకం అనేదే హోమమంత్రము. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోహ ముక్షీయ మా అమృతాత్ అంతే స్విష్టకృత్ పూర్ణాహుతః చివరిలో స్విష్టకృతి మంత్రములతో పూర్ణ ఆహుతి సమర్పించవలెను. తేన ఏవ అష్టదిక్షు బలిప్రదానం దానితో అగ్ని చుట్టూనే ఎనిమిది దిక్కులయందు దేవతలకు అన్నముతో బలిప్రదానము చేయవలెను. ఇది ధ్యానయజ్ఞము. ఇక్కడ జీవహింస చెయ్యరాదు. తత్ భస్మ గాయత్ర్యా సంప్రోక్ష్య అగ్నిలోని ఆ భస్మను గాయత్రి మంత్రము ఉచ్చరిస్తూ నీటిని చల్లుతూ సంప్రోక్షణ చేసి తద్ధహ ఇమే రాజతే తామ్రే మృణ్మయే పాత్రే నిధాయ ఆ భస్మను బంగారు లేదా వెండి లేదా తామ్ర లేదా మట్టి పాత్రలో ఉంచి రుద్రమంత్రేహ పునః అభిక్ష్య రుద్రమంత్రములతో మరల నీటితో చల్లుతూ సంప్రోక్షణ చేసి శుద్ధ దేశే సంస్థాపయేత్ పరిశుద్ధమైన ప్రదేశమునందు ఆ భస్మను ఉంచవలెను. తతో భోజయేత్ బ్రాహ్మణాన్ తతః స్వయం పూతో భవతి. తరువాత బ్రాహ్మణులకు భోజనము పెట్టగా తాను స్వయముగా పవిత్రుడు అగును. మానస్తోక ఇతి సద్యోజాతం ఇత్యాది పంచబ్రహ్మమంత్రే భస్మ సంగృహ్య మానస్తోక అని మయ్యు పంచబ్రహ్మమంత్రములు సద్యోజాతం ప్రపద్యామి వామదేవాయ నమో అఘోరేభ్యో అధఘోరేభ్యో తత్పురుషాయ విద్మహే ఈశాన సర్వ విద్యానాం జపిస్తూ భస్మను చేతితో తీసుకుని అగ్నేహ ఇతి భస్మ, వాయహ ఇతి భస్మ, జలం ఇతి భస్మ. అగ్నియే ఈ భస్మము, వాయువు కూడా ఈ భస్మమే, జలము ఈ భస్మమే. స్థలం ఇతి భస్మ, వ్యోమ ఇతి భస్మ, దేవా భస్మ, ఋషియో భస్మ, భూమి ఈ భస్మమే, ఆకాశము కూడా ఈ భస్మమే, దేవగణము అంతా ఈ భస్మమే, ఋషిగణము అంతా ఈ భస్మమే. సర్వగం హవా ఏతత్ ఇదం భస్మ, సర్వము ఈ భస్మమే అయి ఉన్నది. పూతం పావనం నమామి అటువంటి పవిత్రము పావనము అయిన ఈ భస్మమునకు నమస్కారము. సద్యః సమస్తాఘశాసకమితి శిరసాభినమ్య పూతే వామహస్తే వామదేవాయతి నిధాయ త్ర్యంబకమితి సంప్రోక్ష్య శుద్ధం శుద్ధేనేతి సంరుజ్య సంశోధ్య తేనేవ పాదశేషముద్ధులనమాచరేత్. తత్ర బ్రహ్మమంత్రాః పంచ. తతః శేషస్య భస్మనో వినియోగః. తర్జనిమధ్యమానామికాభిరగ్నేర్భస్మాసీతి భస్మ సంగృహ్య మూర్ధానమితి మూర్ధన్యగ్రే న్యసేత్. త్ర్యంబకమితి లలాటే నీలగ్రీవాయతి కంఠే కంఠస్య దక్షిణే పార్శ్వే త్ర్యాయిషమితి వామేతి కపోలయోః కాలాయతి నేత్రయో స్త్రిలోచనాయతి శ్రోత్రయోః శృణవామేతి వక్త్రే ప్రబ్రవామేతి హృదయే ఆత్మన ఇతి నాభౌ నాభిరితి మంత్రేణ దక్షిణభుజములే భవాయతి తమ్మధ్యే రుద్రాయతి తన్మణిబంధే శర్వాయతి తత్కర పృష్ఠే పశుపతయ ఇతి వామబాహుములే ఉగ్రాయతి తన్మధ్యే అగ్రేవధాయతి తన్మణిబంధే దూరేవధాయతి తత్కర పృష్ఠే నమో హంత్ర ఇతి అంశే శంకరాయతి యథాక్రమం భస్మ ధృత్వా సోమాయతి శివం నత్వా తతః ప్రక్షాల్య తద్భస్మాపః పునంత్వితి పిబేత్. నాధో త్యాజ్యం నాధో త్యాజ్యం. ఏతన్మధ్యాహ్న సాయాహ్నేషు త్రికాలేషు విధివద్భస్మధారణం ప్రమాదేన కార్యం ప్రమాదాత్పత్తితో భవతి. 1.4 భస్మధారణ. సద్యః సమస్త ఆఘనాశకం ఇతి శిరసాభి నమ్య వెంటనే సమస్త పాపములు నాశనము చేయునని భావించి భస్మను శిరస నమస్కరించి పూతే వామహస్తే వామదేవాయ ఇతి నిధాయ వామదేవాయ అంటూ పవిత్రమైన ఎడమ చేతియందు భస్మ ఉంచుకుని త్రయంబకం ఇతి సంప్రోక్ష్య త్రయంబకం అనే మంత్రము ఉచ్చరిస్తూ నీరు చల్లుతూ భస్మను సంప్రోక్షణ చేసి శుద్ధం శుద్ధేన ఇతి సంరుజ్య సంశోధ్య శుద్ధం శుద్ధేన అనే మంత్రముతో భస్మముపై రాసి శుభ్రము చేసినట్లుగా భావించి పవిత్రము చేసి తేన ఏవ ఆపాదశేషం ఉద్ధూళనం ఆచరేత్. తత్ర బ్రహ్మమంత్రాః పంచ. అదేవిధంగా పాదముల నుండి శిరస్సు వరకు భస్మను అద్దుకోవాలి. అక్కడ పంచబ్రహ్మ మంత్రములు సద్యోజాతం ప్రపద్యామి వామదేవాయ నమో అఘోరేభ్యో అధఘోరేభ్యో తత్పురుషాయ విద్మహే ఈశాన సర్వ విద్యానాం ఉచ్చరిస్తూ చెయ్యవలెను. తతః శేషస్య భస్మనో వినియోగః. తర్జని మధ్యమ అనామికాభ్యః మిగిలిన భస్మను అరచేతిలో మధ్య మూడు వ్రేళ్లతో తర్జని చూపుడు వ్రేలు, మధ్యమ మధ్య వ్రేలు, అనామిక ఉంగరం వ్రేలు అద్దుకొని త్రిపుండ్ర రేఖలు శరీరం మీద పెట్టుకొనుటకు వినియోగించాలి. అగ్నేహ భస్మ ఆసి ఇతి భస్మ సంగృహ్య భస్మ. నీవే అగ్ని అని అంటూ భస్మము గ్రహించి మూర్ధానం ఇతి మూర్ధన్య అగ్రేణ్యసేత్ మూర్ధానం అంటూ మొదట శిరస్సు మీద భస్మము పెట్టుకోవాలి. త్రయంబకం ఇతి లలాటే త్రయంబకం అంటూ నుదిటిమీద భస్మముతో త్రిపుండ్ర రేఖలు అద్దుకోవాలి. నీలగ్రీవాయ ఇతి కంఠే నీలగ్రీవాయ అంటూ కంఠముపై కంఠస్య దక్షిణే పార్శ్వే త్రయ ఆయుషం ఇతి త్రయ ఆయుషం బాల్య యవ్వన జర ఆయువులు నీవే అంటూ కంఠము క్రింద భాగమున వామ ఇతి కపోలయోహ వామ అంటూ దవడలయందు, కాలయ ఇతి నేత్రయోహ కాలయ అని నేత్రములపై, త్రిలోచనాయ ఇతి శ్రోత్రయోహ త్రిలోచనాయ అంటూ చెవుల వద్ద, శృణవామ ఇతి వక్త్రే శృణవామ అని ముఖము అంతటా, ప్రభ్రవామ ఇతి హృదయే ప్రభ్రవామ అంటూ హృదయమందు, ఆత్మన ఇతి నాభో ఆత్మన అని నాభియందు, నాభ్యః ఇతి మంత్రేణ దక్షిణ భుజములే నాభ్యః అనే మంత్రముతో కుడి భుజములమున భుజము క్రింద మరియు మోచేతిపైన, భవాయ ఇతి తత్మధ్యే భవాయ అని కుడిచేతి మధ్యమున, రుద్రాయ ఇతి తత్మణిబంధే రుద్రాయ అని కుడిచేతి మణికట్టుపై, సర్వాయ ఇతి తత్కరపృష్టే సర్వాయ అని కుడి కరపృష్టములందు అరచేతి వెనుకవైపు, పశుపతయే ఇతి వామబాహుములే పశుపతయే అని ఎడమ భుజములమున భుజము క్రింద మరియు మోచేతిపైన, ఉగ్రాయ ఇతి తత్మధ్యే ఉగ్రాయ అని ఎడమ చేతి మధ్యలో, అగ్రేవధాయ ఇతి తత్మణిబంధే అగ్రేవధాయ అని ఎడమ మణికట్టుపై, దూరేవధాయ ఇతి తత్కరపృష్టే దూరేవధాయ అని ఎడమ కరపృష్టమందు అరచేతి వెనకవైపు, నమో హంత్ర ఇతి అంశే నమో హంత్ర అని భుజ శిరస్సులపై, శంకరాయ ఇతి యథాక్రమం భస్మ ధృత్వా శంకరాయ అంటూ యథాక్రమముగా భస్మము ధరించి, సోమాయ ఇతి శివం నత్వా సోమాయ అని శివునికి నమస్కరించి, తత ప్రక్షాళ్య తద్భస్మ ఆపః పునంతు ఇతి పిబేత్ నాథో త్యాజ్యం తరువాత నీటితో ప్రక్షాళన చేసుకుని పునంతు అని నీటిని త్రాగవలెను క్రిందకు నీటిని వదలరాదు. ఏతన్మధ్యాహ్న సాయాహ ఏషు త్రికాలేషు విధివత్ భస్మధారణం అప్రమాదేన కార్యం, ఈ విధంగా ఉదయ మధ్యాహ్నం మరియు సాయం కాలములందు యథావిధిగా భస్మధారణం ఏమరపాటు లేకుండా చేయవలెను. ప్రమాదాత్ పతితో భవతి, నిర్లక్ష్యము చేసినచో పతనము చెందును. బ్రాహ్మణనమయమేవ ధర్మోయమేవ ధర్మః ఏవం భస్మధారణం కృత్వా నాశనయ్యాదాపోన్నమన్యద్వా. ప్రమాదాత్ త్యక్త్వా భస్మధారణం న గాయత్రీం జపేత్ న జుహ్యాదగ్నౌ తర్పయేత్ దేవానుషీన్పిత్రాదీన్. అయమేవ ధర్మః సనాతనః సర్వపాపనాశకో మోక్షహేతుః. నిత్యోయం ధర్మో బ్రాహ్మణానాం బ్రహ్మచారిగృహివాన ప్రస్థయతీనాం. 1.5 భస్మధారణ నిత్య ధర్మము. బ్రాహ్మణానం అయం ఏవ ధర్మో అయం ఏవ ధర్మః బ్రాహ్మణులకు ఇదియే ధర్మము ఇదియే ధర్మము. ఏవం భస్మధారణం అకృత్వా నాస్నియత్ నాపో అన్నం అన్యత్వా. ఈ విధంగా భస్మధారణ చేయకుండా బ్రాహ్మణులు అన్నము కాని ఏది కాని తినరాదు మయ్యూ నీరు కూడా త్రాగరాదు. ప్రమాదాత్ త్యక్త్వా భస్మధారణం న గాయత్రీం జపే పొరపాటున భస్మధారణ చేయకుండా గాయత్రీ మంత్రము జపించరాదు. న జుహ్యాత్ అగ్నౌ న తర్పయేత్ దేవాన్ ఋషీన్ పిత్రాదీన్ భస్మము ధరించకుండా అగ్నిహోత్రములో హోమము చేయరాదు. దేవతలకు ఋషులకు మరియు పితృదేవతలకు తర్పణము చేయరాదు. అయం ఏవ ధర్మః సనాతన సర్వపాపనాశకః మోక్షహేతుః. ఇదే సనాతన ధర్మము సర్వపాపనాశకము మోక్షకారణము. నిత్యో అయం ధర్మో బ్రాహ్మణానాం బ్రహ్మచారి గృహీ వానప్రస్థాయతీనాం. బ్రాహ్మణులకు బ్రహ్మచారులకు గృహస్థులకు వానప్రస్థులకు యతులకు ఇదే నిత్య ధర్మము. ఏతదకరణే ప్రత్యవైతి బ్రాహ్మణః అకృత్వా ప్రమాదేనే తస్తోత్తరశతం. జలమధ్యే స్థిత్వా గాయత్రీం జప్త్వోపోషణేనేకేన శుద్ధో భవతి. యతిర్భస్మధారణం త్యక్త్వైకదోపోష్య ద్వాదశ సహస్ర ప్రణవం జప్త్వా శుద్ధో భవతి. అన్యథేంద్రో యతీన్సాలావృకేభ్య పాతయతి. భస్మనో యద్యభావస్తదా నర్యభస్మదాహంజన్యమన్యద్వావశ్యం మంత్రపూతం ధార్యం. ఏతత్ప్రాతః ప్రయుంజానో రత్రికృతాత్ పాపాత్పూతో భవతి. స్వర్ణస్థేయాత్ ప్రముచ్యతే. మధ్యందినే మాధ్యందినం కృత్వోపస్థానాంతం ధ్యాయమాన ఆదిత్యాభిముఖోధియాన సురాపానాత్ పూతో భవతి. స్వర్ణస్థేయాత్ పూతో భవతి. బ్రాహ్మణవధాత్ పూతో భవతి. గోవధాత్ పూతో భవతి. అశ్వవధాత్ పూతో భవతి. గురువధాత్ పూతో భవతి. మాతృవధాత్ పూతో భవతి. పితృవధాత్ పూతో భవతి. 1.6 భస్మధారణ నిత్య ధర్మము తప్పినచో ప్రాయశ్చిత్తము. ఏతత్ అకరణే ప్రత్యవే ఇతి. ఈ భస్మధారణ ధర్మము తప్పినచో దోషము కలుగును. బ్రాహ్మణః అకృత్వా ప్రమాదాయేన ఏతద్ అష్టోత్తరశతం జలమధ్యే స్థిత్వా గాయత్రీం జప్త్వో పోషణేన ఏకేన శుద్ధో భవతి. బ్రాహ్మణుడు పొరపాటున ఈ భస్మధారణ ధర్మము తప్పిన ప్రాయశ్చిత్తముగా నీటి మధ్యలో నిలచి 108 సార్లు గాయత్రి మంత్రము జపించి ఒకరోజు ఉపవాసము చేయగా శుద్ధుడగును. యతః భస్మధారణం త్యక్త్వా ఏకదా ఉపోష్య ద్వాదశ సహస్ర ప్రణవం జప్త్వా శుద్ధో భవతి. యతి భస్మధారణ ధర్మము తప్పిన ఒకరోజు ఉపవాసము చేసి 1000 సార్లు ఓంకారము జపించినచో శుద్ధుడగును. అన్యథా ఇంద్రో యతీన్ సాలవృకేభ్యః పాతయతి, అట్లు చేయనిచో ఇంద్రుడు యతులను తోడేళ్లకు పారవేయును. అనగా బుద్ధి ఇంద్రియ విషయములలో దృఢముగా చిక్కుకొనును. భస్మనో యది అభావః తదా నర్యభస్మ దాహనజన్యమన్యతి వా వస్యమంత్రపూతం ధార్యం. ఒకవేళ ఈ విధముగా చేసుకున్న భస్మము లేకున్నచో వేరే ఇతర హోమములోని కాల్చబడిన బూడిద తెచ్చుకొని వస్యమంత్రముచే పవిత్రము చేసుకుని ధరించవలెను. ఏతత్ ప్రాతః ప్రయుంజానో రాత్రి కృతాత్ పాపాత్ పూతో భవతి. ఈ విధంగా భస్మధారణ ప్రాతకాలమున చేసినచో అంతకు ముందు రాత్రి చేసిన పాపము నుండి పవిత్రుడగును. స్వర్ణస్థేయాత్ ప్రముచ్యతే బంగారము దొంగిలించిన పాపము నుండి విముక్తుడగును. మాధ్యం దినే మాధ్యందినం కృత్వ ఉపస్థానాంతం ధ్యాయమాన ఆదిత్య అభిముఖో అధియానః మధ్యాహ్న సమయమునందు మాధ్యాహ్నిక అగ్నిహోత్ర కర్మ నిర్వర్తించి సూర్యునికి అభిముఖుడై ఈ కృతిని ధ్యానించినచో సురాపానాత్ పూతో భవతి, స్వర్ణస్థేయాత్ పూతో భవతి, బ్రాహ్మణవధాత్ పూతో భవతి. సురాపానము చేసిన పాపము నుండి పవిత్రుడగును, బంగారము తస్కరించిన పాపము నుండి పవిత్రుడగును, బ్రాహ్మణ హత్యా పాతకము నుండి విముక్తుడగును. గోవధాత్ పూతో భవతి, అశ్వవధాత్ పూతో భవతి. గోవును చంపిన లేదా హింసించిన పాపము నుండి విముక్తుడగును. గుగమును చంపిన లేదా హింసించిన పాపము నుండి విముక్తుడగును. గురువధాత్ పూతో భవతి, మాతృవధాత్ పూతో భవతి, పితృవధాత్ పూతో భవతి. గురువును చంపిన లేదా అవమానించిన పాపము నుండి విముక్తుడగును. తల్లిని చంపిన లేదా అవమానించిన పాపము నుండి విముక్తుడగును. తండ్రిని చంపిన లేదా అవమానించిన పాపము నుండి విముక్తుడగును. త్రికాలమేత ప్రయంజాన సర్వవేద ప్రయాణ ఫలమవాప్నోతి సర్వతీర్థఫలమస్నుతే అనుపబ్రువః సర్వమాయిరేతి. విందతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం ఏవమావర్తయదుపనిషదమిత్యాః భగవాన్ సదాశివః సాంబః సదాశివః సాంబః. ఇతి ప్రథమోధ్యాయః 1.1.7 భస్మధారణ ఫలస్తుతి. త్రికాలం ఏతత్ ప్రయుంజానః సర్వవేద పారాయణ ఫలం అవాప్నోతి. త్రికాలములందు సామ్యజ్ఞానభావ సహితంగా భస్మధారణ చేసుకున్నవాడు అన్ని వేదములు పారాయణ చేసిన ఫలము పొందును. ఏలననగా వేదముల యొక్క లక్ష్యము అభేద అద్వైత దృష్టి కలుగచేటే కదా. సర్వతీర్థ ఫలం అస్నుతే అనపబ్రువః సర్వం ఆయుః ఇతి విందతే. సర్వతీర్థ ఫలము పొందును, పాపరహితుడై దైవహితమైన దీర్ఘాయువును పొందును. ప్రజాపత్యం రాయస్పోషం గౌపత్యం ఏవ ఆవర్తయేత్ ప్రజాపతి స్థితిని, గొప్ప సమృద్ధిని, గోసంపదను పొందును. ఉపనిషదం ఇతి ఆహ. భగవాన్ సదాశివః సాంబః సదాశివః సాంబః ఇట్లు ఉపనిషత్తుగా భగవంతుడైన సాంబ సదాశివునిచే నిర్దేశింపబడినది.